రాత్రులొస్తాయి గాని రాది వెళ్ళెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడిచమ్మ. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది విందెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడిచమ్మా. మనసు అడిగే మరుల సుడికే ఓహో, ప్రాయం సొగసులే వెతికిన సాయం వయసునే అడిగిన ఎన్నో రాత్రులొస్తాయి గాని కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో, చిలిపి పనులా చెలిమి సతకే అంతే ఎరుగని అమరిక, ఎంతో మధురమి బడలిక, ఎన్నో ముద్దులిస్తారు గాని